పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను ఆదరించు. నీ మార్గములో నన్ను నడిపించవా, మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా, మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. నీ చేయి చాచి నన్ను తాకుమా, నీ దివ్య రక్తముతో నన్ను కడుగుమా. నీ చేయి చాచి నన్ను తాకుమా, నీ దివ్య రక్తముతో నన్ను కడుగుమా. నీ కరుణతో నన్ను కాపాడవా, నీ మార్గములు నన్ను నడిపించవా. మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా, మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా. పాపములో పడిన నన్ను పవిత్రుణ్ణి చేయుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. పాపములో పడిన నన్ను పవిత్రుణ్ణి చేయుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. కఠినాత్ముడను నేను కరుణించవా, నీ మార్గములు నన్ను నడిపించవా. మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా, మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను